తదూరుక్తాయ స్పృహయేత్ సంపూషన్నద్వానస్తిరవ్యం భో విభుజోనపాత్ సక్ష్వాదేవ ప్రణస్పురః యోనః పూషన్నఘోవృతో దుస్సేవ ఆదిదేశతి అపస్మృతం వసో జాహి అపత్యం పారిపంథినం శీవానం హురస్థితం దూరపతిశ్రుతే రాజా పంతస్య ద్వయా వినోఘసం తస్య కస్యచిత్ పదాభితిష్ఠత పూషిం ఆదత్తేదశ్రవంతు మహూషన్నవో వృణీమహే ఏన పితృణ చోదయ అధానో విశ్వసౌభగ హిరణ్యమాజీవత్తమ ధనాది సుషణాగృధి అతీల స్వస్థతో నయ సుగాన సుపథాగృణ పూరన్నిహకృతం విద అభిసూజపాసన్న జనన వధ్వారో అధ్వానే పూషన్నిహకృతం విద శ్రద్ధిమూర్ధి ప్రయం శిరీ ప్రాశ్యుతరం పూషన్నిహకృతం విద భూషణం మేధామసి సూక్తైరవిగ్రేణీమసి వసూ నిరస్వమీమహే కద్రుద్రాయ ప్రచేదసే మేనుష్టమాయతవ్యాసే భోజే వసంతమం హృదే యథానో అదిష్టరత్పశ్వేభ్యో యథాగవే యథాతోకాయ రుద్రియం యథానో మిత్రవరో నో యథా రుద్రస్థితేతతి యథా విశ్వే సజోషస రాథపాదిం మేధపాదిం రుద్రం జలాశభేషజం తచ్చయ్యాస్తున్నమీమహే యశుక్రజీవసూర్యో హిరణ్యమివ రోచతే శ్రేష్ఠో దేవానాం వసుః స్వర్ణకరత్యర్వదే సుఖం మేషాయ మేష్యే ప్రధ్వోనారిభ్యోగవే అస్మేదాశ్రియమధినిదే హి సదస్య నృణాం మహేశ్వరస్తు విరమ్ణం మానస్వామపరిబాధో మారాదయో జుహునంత ఆనాయిందో వాజే భజ యాస్తే ప్రజామృతస్య పరస్మిన్ ధామన్ మృతస్య మూర్ధానాభా సోమవేన ఆభూషంగీ సోమవేద అర్ఘే వివస్వృతశ్చిత్రం రాధో అమర్త్య ఆధాశుడే జాతమేదో మహాత్మత్యా దేవాద్భుతా అద్యాతం రేణీమహే వసుమగ్నింబూర ప్రియం ధూమకేతుం భారీ జీవం జ్యోజ్ఞానామధ్వరశ్రియం శ్రేష్టం జ్యమిష్టమతిథిం స్వాహుతం దుష్టం జనాయ దాసుకే దేవాతమే జాతమే దశమగ్నిమీషు సమిష్యామిత్వామహం విశ్వస్యామృత భోజన అగ్నే కాతారామృతం యజేధ్యయజిష్టం భవ్యవాహన సుసంసో బోధిగణతేజమిత్యమదోజిత్వస్వాహుల ష్కన్మస్య ప్రతిరన్నాయుద్ధీవసే నమస్యాదీవ్యం జనం హోతారం విశ్వవేద సంసంహేత్వామిష ఇంధతే సహవృహోద ప్రచేదసోగ్నే దేవాద్రవత్ సవితారామృషతమస్మినాభగామగ్నం వ్యక్షపాహ కన్వాదత్తాసుతసోమాసయుంధతేహవ్యవాహం స్వధ్వర అతిర్షధ్వరానామగ్నే దూతో విశామసి ఉషర్భుధావరసోమవీదయే దేవా అద్య స్వధృతాః అగ్నే పూర్వానోషదో విభావసో భీతేశ విశ్వదర్శనః అధిక్రామేష్ పితా పురోహితోసి యజ్ఞేషు మానోఢ యజ్ఞస్య సాధారమగ్నే హోదానమృత్యుజం మనుష్యదేవ ధీమహి ప్రచేదనం దీనం దూతమమర్త్యం దేవానాం మిత్రమః పురోహితోద్దరోజాసి దూత్యం సింధోరివ ప్రశ్వాని దాసభూర్మయోగ్నేర్భ్రాజంతే అర్చయాః స్మృతిస్మృత్కన్నమన్నేభిర్దేవైరగ్నే సజావభిః ఆసీదంతు పరిహిడి మిత్రో అర్యమా ప్రాధర్యావాణో అధ్వరం శృణ్వంత స్తోమం మరుదస్తుదానవోగ్యజక్పాలితామృధాః మరో నో ధృతం రాజోస్తుభ్యాముఠతా సజూః త్వమగ్నేవసో గృహరుద్రాదిత్యాశ్వరం జనం మనోజాజం గృహపృఢం సృష్ట్యేవా నోజిదాసురే దేవాగ్నే విచేతసః ర్వణస్త్రయస్త్రం సతమావాహ విజమేషపదత్రిమజ్జాతవేదో విరూపవత్ అంగిరస్వన్మహిప్రదప్తస్కన్వస్య శృధీహమం మలీకే నమ భూతయే ప్రజమేషాహోషదా యాదంతమధ్వరానామగ్నిం శుక్రేణ శోతిషా ఘృతారవనసంకేమాభుషుశ్రుధీరాః ోనభోహమంతేవసేత్వాస్తమహమంతే భిక్షుదంతమాహ శోచిష్ఠేరం ప్రజాకే హోఢవే నిహోదారృత్తిజం దేవ సుమిత్తమం శృతన్నం స ప్రశస్తమం విప్రాజ్ఞేదివిష్ణు ృదసోమాభిప్రజాహమిరగ్మర్తాయమేయాయ సంఖ్యాద్యే వ్యంజనం బలీరాసాదజామసోపాంగై వ్యంజనమగ్నేయక్షసోరి అయం సోమస్తుతానమస్తం పాదతిరోన్యం ఏషో వృషాపోర్వ్యాప్యోచ్చలి ప్రియాదివ సుదేవామశ్వినా బృహద్ యాదస్రా సింధూ మాతరామనోతరాలయీనా ధియా దేవామ సువితా పచ్చం దేవాంగగుహాసో జోర్ణాయామధి విష్టపి యద్వామ్రథోపి విష్పదాత్ అవిషాధారో అపాం పిమత్యపూరిందరా పితాకుటస్థిర్షణి ఆధారో వాం మదీనాం నా సత్యామతవచసా పాతం సోమస్ సృష్టిజా జానః పీపరదస్వినా జ్యోతిష్మతీతమస్తినః తామస్మేరాసాధావిషం మానో నామామదీనాం జాతం పారాయగంతవే ఇంజాతామస్వినారథం అధిక్రం వాం దివస్పృతీర్థే సింధూనాం రథాః ధియాయోజ్రయిందవః దివస్కన్వాధయిందవోమసు సింధూనాం వదే స్వం భక్తిం గుహాధిచ్ఛతః అభూత్ భావో అంతరేణ్యం ప్రతి సూర్యాః యాఖ్యజ్జిహ్వయాసీనః అభూత్ పారమేత తర్తస్మినోరమోజిత ప్రతిభూషతి మదే సోమస్ విప్రతో పామసానా వివస్వతి సోమస్ వీత్యా గిరా మరష్వచ్చం భోగతం యువరుషానుశ్రియం పరిత్మనోరుపాచారతే ఋతావానతో అక్తుభీః ఉభావీమదమస్మినో భారః శర్మ యచ్చతం అవిద్రాభిరోతిభిః భద్రాణోవీవాదయమనాః ఓం హరిః ఓం అయం వాం మధుమత్తమః సుతః సోమారుతావృధా తమస్వినా విమలం తిరోహణ్యం దత్తం రత్నాని దాశుషే ఋగంధురేణ త్రిపుదా సుకేత సారథేనాయా తమస్వినా కణ్వాం బ్రహ్మ కణ్వంధ్వరేషాం సంభవం అశ్వీనామధూమత్తమం పాదం సోమామృతామృత అథాద్యతస్రావసు విభ్రతారథే దాశ్వాం సమపాగచ్చతం ఋషధస్తే వరిషిణే విశ్వవేదసామధ్వా యజ్ఞం వీమిక్షతం కణ్వాసో వాం సురసోమా అవిద్యావో యువాం భావందే అశ్వినా యాభిః కణ్వమభిక్తిభిః ప్రావాదం యువమశ్వినా శుభస్పతి పాతం సోమామృతామృత సుదాసే శ్రావసు విభ్రతారథే వృక్షో మహతమస్యాద్రాదివస్పర్యస్మే సత్తం పురస్పృహం యజ్ఞా సత్యావరామసి యద్వాస్తోధీ దుర్వసే అదోరథేన సుమృతానాగతం సాగం సూర్యస్తరస్మిభిః అర్వాణ్యాభాం సప్తయోధ్వరశ్రియోహం దుసభనే దుపాషం రంజంతా సుకృతే సుదానభాభిర్యస్తీదతం నరా ఏన సత్యాగతం రసేన సూర్యత్వజా ఏన దస్తదోహధ్వాజులేమ సమద్భస్వమస్య వీతయే ముక్తేభిరర్వాగమాసే పురోవసూ అర్కైశ్చ నిక్పాయామహే సర్వకన్వానాం సదాసి ప్రియేహితం సోమం ప్రపథూరశ్వినా సహ వామేన నభుభోగ్యోచ్చాలిహిలర్దివః సహజుమ్నేన బృహదా విభావరిరాజాదే విరాస్వాజీ అశ్వాపతే కోమాదేర్విశ్వసువిధో భూరిచ్చమంతమస్తావే ఉదీరయ ప్రదీపాలూర్దా పునశ్చోదరాధో మఘోనా ఉపాసోనా ఉచ్చారథానా ఏ అస్య ఆచరణేషు ధ్రిరేత పుత్రేణ వస్తవే ప్రజాేషు యుంజతే మనో దానాయ సూనయా అత్రహరత్కన్వేషాం కన్వతమో నామ ప్రభుంజతి జనయంతేజానం పద్మదీయతముత్పాదయతి పక్షిణాః విజాసృజతి సమానం వ్యార్థిన పరంగభేద్యోజాతి అజోనిష్టే మత్తిమాం సాధతే జ్యోష్టోవాజినీమతి ఏకాయుక్తమరామదస్తూర్యస్యోగ్రయాదధి శతమంద్రేష్మోయాభిమానోన్ విశ్వామస్కారానామక్షోతిష్ణోతి సూరీ అపద్వేషో మఘోరీ దుహితాదివృషాముచ్చతమస్పృహా ఉషాభాయి భానునా చంద్రేణ దుహితర్దివ ఆహం దేవోభ్యం సౌభానం యచ్చంతే దివిక్రియో విశ్వస్తే ప్రాణానం దీవానందే విజదుచ్చతి సూరై సాధోనతేన బృహదా విభావరి శృతిచిత్రమేఘము పురోమాజం దివం స్వయశ్చిత్రమానుషేదనే తేనావసుకృతో అద్భరాముపజేత్వాధినం దివన్నాయ విశ్వాం దేవాహసోమీలజేందరిక్షాజుభస్వాం సాస్మాసు సాగో మనస్వాజం స్వీయం యస్యాదృతం ప్రతి భద్రాదృక్షత సానోరయం విశ్వవారం సుపేత సముషాదాదుసృజ్యం ఏ చిద్ధిత్తాయ పూర్వూతేమీ సారస్తోమాగ్రీణీరాధోషేణ సోమిషా ఉషాయ భానునా విద్వారాణవో దివ ప్రణాయచ్చదామృగం ప్రసృచ్ఛద్ది ప్రదే విగోపాధీర్షా సన్నో రాజా బృహదా విశ్వవేదామి నిక్ష్వాసమిలాభిలా సంయుగ్నేన విశ్వతురోషోమహిసంవాజైర్వాజినీమతి పుషో భద్రేభిరాగయతి పశ్చిద్రోచనాదధి భగుపద్మాసోమినా గృహం వయస్తిత్రిణో దివశ్చతుష్పదర్జుని ఉష ప్రాణం మృతో దివోస్పరి భాసీరోచనం ర్వసోయోర్భిష్కర్మాహూషత ఉదత్యం జాతమేదసం దేవం వాహంది చేతవా దిశే విశ్వాయ సూర్యం అపత్యేతాయవో యథా నక్షత్రాయ వ్యక్తిభిః సూరాయ విశ్వచక్షసే అదృష్టమస్య చేతవో విరస్మయోజనాంగణు ర్విశ్వదర్శనోర్జోతిష్కృతాధిసూర్య విశ్వమాభాసినోచనం ప్రత్యం దేవానాం విశ ప్రత్యం బుదేషిమానుషాన్ ప్రత్యం విశ్వాం సద్విషే ఏనావాపకచక్షసాభురణ్యం తం జనాను తొంగార్ణవస్యాసి విద్యా మే సూర్య సప్తరిథేవంతి దేవసూర్య సోతిష్కే సంవిలక్షణ అయుక్త సప్త సంధ్యువస్తోరసాభిర్యాదిష్యుక్తిభ్వయం తమస్పరి జ్యోతిష్పశ్యం సముత్తరం దేవం దేవ్రాజమగన్ మజ్జ్యోతిరుత్తమం ఉద్యన్నద్యమిత్రమహారోహనృతరాందివం రుద్రోగం సూర్య హరిమాణం జనాశయ సుకేతు మే హరిమాణం రోపణాకాశుదధ్వసి అథో హారిద్రవేషు మే హరిమాణం నిదధ్వసి ఉదరాజయమాదిత్యో విశ్వే విగంధం మహ్యం రంధజన్మో అహం వీక్షే అభిజ్ఞం మేఘం పూర్వోత రక్మిహమింద్రం గేర్భర్మదామస్మో అన్నమం యస్యత్యాహోన విచరం నిమానుషా భుజేమం నిష్టమభివక్రామచ్చత అభీమామన్వన్ స్వభిష్టిభూతయోంతరిక్షక్రాంతరిభిరావేదం ఇంద్రం దక్షా సర్వభవో మదచ్యుతం సదక్రాతుం జనానే సోమృతారోహతే త్వం గోత్రమంగీరాభ్యోరణోరబోధాత్రయే సదూరేషు వాదిమిత్ ససేన జిత్తిమలాయావహోమ స్వాజామత్యం వావసానస్య నర్తయన్ త్వమవామవిధానావృణోరబాధారయః పర్వ దేదానో మద్వసు రుద్రం గజేంద్రతమసావధీర ఇమాజిత్సూర్యం దివ్యారోహయోధృతే తమ్ మాయాభిరప మాయినోధమస్తుతాభిర్జే అభిషుప్తాభజుక్పద తమ్ విప్రాంద్రమణ ప్రారుధ పునః ప్రనిజిష్వానందస్వత్యేష్వాభిధ తమ్ దుత్సం దృష్టహత్యేష్వాభిధానం భయోతి నిర్వాయ సంభారం మహాందం దిదర్భదన్యక్రాణే పదాసనా దేవతస్వత్యాయుగ్రిరే విశ్వాదవీషిరాదపరాధస్తోపమీజ హర్షతే తమవర్చస్తికితే భాగ్మోర్హితో వృష్ట్యాదత్రోరమవిష్ణ్యాజరస్యోపరిష్మాదేరంధజాదం సాదీభమానస్య జ్యోతిదా విశ్వేత్తాదే సమాజేషు జాగన అనుప్రదాయ రంధయన్నవ ప్రదానాభూమిరింద్రస్తయన్ననాభువ వృద్ధస్య నిర్బద్ధతోద్యామిరక్షతస్తమానోమమ్రో విజయగాన సంధిగాః తక్షద్యత్త ఉషనాశయా సాధవో విరోదసీ మద్మనా బాధతే సమాః ఆత్మాధస్ ఆపూర్యమాణమగవన్న విశ్రవా మంతిష్టయదుసనే కాంద్రో మంగోమంగుతరాధీతిష్టతి ఉగ్రయ నిరవశ్రోత సాదృశ్ణ సంభిలాయత్పురా ఆత్మారథం మృషమాణేషు తిష్టజిజాస్ ప్రభేదాయేషు మందసే ఇంద్రయథా సుతకో మేషు జాగనో నర్మాణం స్వగమానోహసే దివి అదార్భాం మహదేవాజస్తవే కక్షీవాదే దృషయామింద్రజంపదే ేణస్తేత్తేణ ప్రవాచ్యా ఇంద్రోస్కాయుధ్యో నివేగే వక్రేణస్తో బోధుర్జోనూపా అశ్వైర్గవ్యోరాధయుర్వా సూచనింద్రయంద్రాయక్షాయతి ప్రయంతృభాజస్వరాజే సత్యదుష్మాయ తపసే వాచి అస్మిన్నింద్రవృజనే సర్వీరాస్మత్సూరిభిస్తపసన్మన్స్యాంసుమేషం మహజా స్వర్విదం సయ్య శుభ సాగమీరతే అథవాజం భవనస్థం ప్రథమేంద్రం భవత్యాపవాచే సువృక్తిభిః సపర్వాదోనధరుణేష్చ్యూత సహస్రామోదిస్తవేషు వావృధే ఇంద్రాయద్వత్రమవాదీన్న దేవృత ముఖ్యన్నాం సుజర్షేణో ప్రభూధారి చంద్రముద్రామృద్ధో మనీషిభిః ఇంద్రం తమత్మే స్వస్యాధియామేత్తరాజిందరివ్రిరంధత ఆయం వృణంది దివి సత్నామరేణ సముద్రన్న శుభ్రాభిషయ సంవృత్రహత్యే అనూదస్సు రోదయస్తుష్మాయంద్రమపాతాహ్రూదప్సవ అభిస్తవృష్టిం వదే అస్తుయుధ్యోరీరీవ ప్రభణేదస్సు రోదయా ఇంద్రోజ భద్రీఘ్రమాణో అంధదాభిలజ్వలస్యవరిధీవృద పరీఘృణాచారతిభో వృత్తిరజాసో బుద్ధమాసాయతే ప్రత్యశయత్నామణే దుర్గభిస్తోన్మోరిందృదంగోర్మయో బ్రహ్మాణేంద్రతమయా నివర్ధనాచిత్తే యుద్ధం వామృధే తమస్తక్షవ్రమభిభూత్యోజసంబాం ప్రదక్కమింద్రవృత్తం మనోడేదాయన్నవ అగచ్చతాపాయతమధారజో దివ్యాదూర్యం దృశే బృహస్పశ్చంద్రమణమద్యుక్షమగ్రంథభియసారోహణం దివ జన్మానోష ప్రధనాయింద్రమోదయస్తన్మృషాజోమో జ్యోతిరస్యామాయసావ్రాయింద్రదే ప్రకృతస్థయత్పద్ధానస్ రోగసీమతే సుతస్య తపసాభిరచ్చిరాంద్రపృథివీతాభుజరాస్మాగృష్టయా అత్రేవన్విష్ణుగ్రంథోద్యామోదాభువతే తమస్య మానేన సోమ్యోమనస్సు భూత్యోగావసే ధృషన్మన సకృతే భూమిం ప్రతిమానమోజ సోమస్త పరిపూరేష్టాదివం త్వంభూమః ప్రతిమానం పృథివ్యారిష్టవీరస్య బృహదః పతిర్భూః విశ్వమాప్రా అంతరిక్షం మహిత్వా సత్యమద్భానకీరణ్యస్తావాన్యా పృథివీ అనుభ్యచో న సింధోరజ సోమందమానసో నోదస్తవృష్టిం వదే అస్యుద్ధ్యాదయేకో అన్యంచే విశ్వమారుషకే ఆర్చన్నత్ర మరుతస్తస్మిన్నాదౌ విస్తే దేవాసో అమరన్నరుత్వా ప్రకృతస్తయద్భృష్టిమదావధే నైత్తమిన్ద్రవృత్యానం జగంధ ఓషవాచం భ్రమహే భారామహే గిరయింద్రాయ సదానే విభస్వతః నో సిద్ధిరత్నం దృష్టిరత్నవినోదేషు తస్సతే అస్వస్థురయోజమస్పతి శిక్షా ప్రతిభోగామకర్షణస్తమిదీమసి సతీమయంద్రమరేమభిదస్తేవసు ఇంద్రేణస్తమిందోర్జిద్వేణస్తారాభేమహి సమింద్రరాజా సమిటారాభేమహి సంవాదే పురశ్చంద్రేణ విద్యోభి ప్రమత్యా వీరసుష్మజాగో అగ్రజా స్వామత్యారభేమహి తే తామదామదంతానిరుక్యాదే సోమా సోమిత్రహత్యేషు సత్పతే యర్కారవేదస వృత్రాణ్య ప్రతిపరిషష్మాదేని సహస్రాణి వర్షయాః యుధాయుధంభేదే సృష్టిజా పురాపురం సమిదం భాంస్యోజసా నం జాజిఖ్యాపరామతీని గర్వజో నమో చిమ్నామాజినం సంకరం జముదవర్ణయం వధేష్టేజిష్టజాతిపశ్యావర్తమీ త్వం సదావగృహేణస్యాభిరత్పురో నానుదః పరేషూతారిజిష్వానా త్వమేజాజ్ఞానరాజ్ఞోద్భిర్దశా బంధునా సుశ్రవాసోమజగ్ముషాః షట్యం సహస్రాణ పచిన్నవస్తుమాయుం మహేరాజ్ఞేయూనే అరంధనాయ భాస్కాయస్తే శివగమాసా ీనసే అక్రంద్రోక్షోమీవతేంద్రం మహయన్ అభిట్టూహి ృష్ణునాశమసారోదసీ ఉభే మృషా మృషత్తృషభోర్జతే అర్చాలిహతే సోష్యాక్షత్రం యృషతో ధృణమ్మనా మృగశ్రవాసు నో బృహణా గృహపురో హరిభ్యాషభో నథోగిడ త్వం దివో బృహదస్థానో గోపయో పద్మనా ధృషదా సంభారంభిణే యన్మాయినో వృందినో మందినా దృఢక్షితాం నవస్తి వసనిం బృధన్యసి నియద్దృఢక్షిస్వ సరస్య మోర్ధని సుష్ఠస్య యద్వృందినోరో పద్మనా ప్రాచీనే నమనాసా బర్హణావధాయ దత్యాది తృణవక్రస్వాపరి తమావితరణ్యం దుర్వసంజసంతం దుర్వీజిం వయ్యం సరక్రతో సంరథమేత సంకృత్యేధమే త్వం పురాణవలిందం భయో నవ సఘారాజత్వదిస్తూ ఉక్తాభాజోభిర్ణాధిరాజ సాధానూరస్మాపారామిన్వలే అసమాం క్షత్రమసమామనీషా ప్రదోమవాసంతు ఏద ఇంద్రజుషో వర్ధయన్ క్షత్రం స్థవీరం వృష్టం చేరాత్రే దుగ్ధాస్తమోషదస్తమదాయింద్రవాణాస్మేషామధామనో వసుదేయాయ కృష్ణ అపామదిష్టధరుణ పరంతమోంతర్వృత్తస్య జఠరేషు పర్వత అభీమింద్రోక్షిణా ఇదా విస్తా నష్టా ప్రవణేషు జిఘ్నే స సదేవేధమదీదాద్యుమ్నహస్తే మహేక్షత్రం జ్ఞానాశాలిం రతమ్యం రక్షాజనామఘోణః పాయసూరేంద్రాయేజనస్తుభక్త్యాయేదాహివస్తేదస్య వరిమా వివ ప్రసయేంద్రన్నమన్నా పృథివీ జన ప్రతి దేవస్తమిష్పాంచర్షిణిభ్యాదమస్యి దేవజ్రం తేజసేన వంశాగః సోమర్ణమవోనద్యః సముద్రియః ప్రతిగృహ్ణాది విశ్రీధావరీమమి ఇంద్ర స్తోమస్య పీతయే మృగాయతే సనాత్స యుద్ధమోదసాపనస్యతే తంద్రమింద్రవర్వతం న భోజసే మహోరన్నస్య సన్మానాభిరజ్యసి ప్రవీర్యేణ దేవతాతీ చేతి దేవిస్తస్మా పుత్రః కర్మణే పురోహీతః సయుత్మనే నమస్సుభిర్వచస్య తేజానుజనే ప్రబ్రువాణ ఇంద్రియం ృషాచందర్భవతి అర్యతో మృషాక్షేమేణ ధేనాన్ మఘవాజిలింబాని సరిన్మహాని సమిధాని మద్మనా కృణోతి యుద్మవోజాజనేభ్య అధాజన శ్రద్ధిత్యుషీమదయింద్రాయ వజ్రం నిఘ నిఘ్నదే వధం సైత్రమస్య సుజానాని గృధ్యాక్ష్మయామృధానవోజాచా వినాశయన్ జ్యోతిం చిన్న మృగాయ్యమేవ శుక్లస్తమా అపశ్రేజతే జానాయమనస్తమవాహరీవందనస్తుతాగృధి చమిష్టాదస్తారాజయోజేంద్రజేనత్వాగేతాదభ్రమంతి భూర్ణాయ అప్రక్షితం వసో వివర్ణిహస్తయోరుషాధందన్విస్తృతోదే ఆవేదాసో మదాసోన కర్తృభిస్తనోరుదే ప్రదావయింద్రభూరాయ ఏడ ప్రభూర్ణేన వదస్య సంవృణోద్యోనయో నామదాయం స భూర్మణీ దక్షం మహేమాయుజతేమావృత్యాహరీలోకమృద్భాసం తన్మూర్తయోనే వన్యషః పరీణతస్తమత్రన్న సంచరణేన నిశ్చవాహ పర్తిం దక్షస్య విదతస్య నోదో గిరిన్నమేనాధీరోహతేజస సదుర్పణిర్మహారేణుపుంసే గిరేర్దృష్టిర్న భ్రాజతే దుజాసవాహ ఏన దుష్టం వాజిన వాయసోముదే దుభ్ర ఆభూషు రామయన్నిదామాని దేవీ యది దవీషేత్వా వేధోదయేంద్రం దృఢద్యుడదం నదూర్యా ేణం మృగదర్హరిష్మణీరోధరుణమచ్చోదమ్రజోదృష్టమోర్మేణే జన్మజాయింద్రహర్షాన్మృతమోజోధరుణోజసాయుషు మాగీర మదే అరియా అపోవిధృత్య సమయా పాశ్చారుజాయ బృహదే విరక్తాయే సత్యదుష్మాయ తమసే మతింభారే అపామీమ ప్రభలేయస్య దుర్ధరం రాధో విశ్వాయుతవాసే అపామృతం అథేవి స్తమనోహాసధిష్టజాపో నిమ్నే వసమానాహ విష్ణాతః తస్పర్వాదేన సమతీతః యత ఇంద్రస్య వజ్రస్తీతారిరణ్యజాః అస్మై భీమా జనమా సా సమధ్వరౌషో న శుభ్రాభరావనీయసే యస్య ధామశ్రవసేనామేంద్రియం జ్యోతిరకారి హరితో నాయాసే ఇమేదా ఇంద్రదే వయంబోరుష్టదయే త్వారభ్యతరామసి ప్రభోమతో నయేత్మధన్యోగిర్మనోగిరస్తక్షోణీరేవ ప్రదీనో హర్యతద్వచాః భూయేన ఇంద్రవీర్యాస్మస్యోర్మగమంగామాణ అనుతేజోగృహతి వీర్యం మమయ్యం జాతే పృథివీనే మోజసే తంతమింద్రపర్వతం మహాపురం వజ్రేణ వజ్రం పర్వతశ్చ కర్తిత అపాదృజోనివా అపశ్రత్రా విశ్వం దేవంసాహోజా అమృతో నిదిందే హోదాయ్యూతో అభవద్వస్వాద విశాదిత్యేభిపతిభీరజో మహాదేవతాహవిషా వివాసతి ఆస్మత్నా యువమానో అజరస్పృష్టమిష్కన్న దశేషు తిష్టతి అద్యోన పృష్టం రోషిదస్య రోచతే యువోనుదానుస్తనయం నచి ప్రదతే ప్రాణారుగ్నేభిర్వసో విపురోహీతో దానివత్వరయిడానమత్య ృక్షుభ్యాదేవరి విపాదూతో దశేషుజిత్రదేవృష్ణీరగ్నేమలినోషాయుజే కృష్ణందేవూర్ణే తమర్జం భోమన ఆపాదజ్యోతితో జ్యోతేన సాదివం సాద క్షీరం సాధుస్తరథం భయదేవక్రిణా దృష్టా మృగా భోమానుషేష్వాలయందోభంజనేభ్యోదారమగ్నే అతిథింబరేణ్యం మిత్రం నేవం దివ్యాజన్మానే హోదారం సప్తృష్టం బాధలో వృణదే అధ్వరేషు అగ్నిం విశ్వేమరతిం వసూనాయత్నం అచ్చిద్రాదో నో జగదో నో అద్యస్తోభ్యో మిత్రమహస్యర్మాయచ్చ అగ్నే వినందమం నాదపురుషోర్జో నవాద్భోర్భిరాజాదీభిః భవావరోదం కృణదేవీ భావో భవామఘవన్మనవద్భ్యశ్వర్మ వృష్ట్యాగ్నే అమ్నాదో గ్రంథం భ్రాతర్మక్షోర్జగ్నే అగ్నియస్తే అన్యే విశ్వే అమృతాభాగయంతేనాభీరీనా స్థూణే వజనాయంత మోర్ధారివోనాభీరగ్న పృథివ్యా అథా భవదరీరోదస్యో దేవాసో జనయంత దేవం వై స్వాహన రజ్జోజిరిజార్యాయ ఆసోర్యేణ రస్మయోధ్రువాసో వై స్వాహనేసూని యామర్మేష్మానోషేష్ వేరోదీతిరోహోదా మనుష్యో క్షాపతేజ పూర్వేరాయమాజ వ్యక్తిమస్తిమానోషీనాభస్తోరవోత్రహరం భక్తిర్జన్వాంభారంభే వైష్ణా విశ్వకృష్ణిర్భరద్వాజేషతో విభావా సాతమనే సతనేక్తి పూర్ణే జరతే సూనృతాన్యసం సుప్రాప్యం దూతం సత్యార్థం యజమానం రజమేవ ప్రశస్తం రాజిం భారద్భృగామే మాదరిష్వాస్యదాసోరుపజాసస్రజందే హరిష్మందభుజిలోయేతమర్తాస్తిర్పోర్వాన్యాసాదివో తావృత్యో విష్ణుర్విక్షుభేధాః సన్నవ్యాసీ హృద ఆజాయమానమస్మత్సూకేర్చర్మసోజిక్మస్యాః భర్తజో భజమేమానోషాధ ప్రియస్పంద ఆయ భోజీజానంత ఉషిత్వా భగవ శర్మానోషుమరేణ్యోహోదాధాయి భిక్షు నమో రాజిర్భోవత్రయుపతీరీనాయం ప్రతిమగ్నేరీనాభోజమాద ఆసన్నమాయం ఫలం వర్జయంత ప్రాతర్మక్షో ధియా దుర్జనం యాత్.